மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை துயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் போதருவான் நின்றனவும் தீயினில் தூசாகும் செப்பேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ ஐதவ பாசுரம் மாயனை அனே பாசுரம். பகவந்துடு అత్యాశ్చర్యమైన సంకల్పంతో కూడినవాడు అనేటువంటి ఆ విషయాన్ని మాయనై అనేటువంటి ఈ పదము చేత ఆండాళ్ ముందుగా తెలియపరుస్తూ ఉన్నారు. మాయా అని సంస్కృతంలో ఒక శబ్దం ఉంది, మాయావి అని మరొక శబ్దం ఉంది. మాయతో కూడినవాడు మాయావి అని మనం అర్థం చెప్పుకుంటాం. విశిష్టాద్వైత సిద్ధాంతంలో మాయా అనే శబ్దానికి మనం అనుకున్నట్టు అర్థం కాదు. అంటే ఉండిన విషయం ఉండినది లేనట్టు కనపడకుండా పోతే అది మాయా అని అంటాం మనం. అందువల్ల అటువంటి అర్థంలో ఈ మాయా శబ్దాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతంలో వాడరు. మాయా అనే శబ్దానికి సంస్కృత నిఘంటువులో మాయా వై వయునం జ్ఞానం అని చెప్పబడి ఉంది. మాయా అని పదానికి జ్ఞానం అని అర్థం. జ్ఞానం అంటే అత్యాశ్చర్యమైన సంకల్పం అని అర్థం. అత్యాశ్చర్యమైన సంకల్పం మాయా అని పదం చేత చెప్పబడుతుంది. అటువంటి అత్యాశ్చర్యమైన సంకల్పముతో కూడినవాడు మాయావి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు భగవంతుడు. అందువల్ల మాయనై అత్యాశ్చర్యమైన సంకల్పంతో కూడినటువంటి ఆ భగవంతుణ్ణి అని ఆండాళ్ ప్రారంభిస్తూ ఉన్నారు. అత్యాశ్చర్యమైన సంకల్పం ఏమి? భగవంతునికి ఉన్నటువంటి సంకల్పం ఈ ప్రపంచాన్ని సృష్టి చేయడం, రక్షించడం. చివర్లో ప్రళయం, మహాప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రపంచాన్ని తమ ఉదరంలో ఏకదేశంలో పెట్టుకోవడం. మళ్ళా ప్రళయ ఆపత్తు పోయిన తరువాత లోకాన్ని తిరిగి సృష్టించడం. సో కామయత బహుస్యాం ప్రజా ఏవేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత అని వేదం చెప్తుంది. అటువంటి ఆ కార్యమన్నిట్టు చక్కగా భగవంతుడు చేస్తున్నారు గనుక భగవంతుడు మాయన్ అని పదము చేత చెప్పబడుతున్నాడు. మాయనై కృష్ణావతార విషయంలో తీసుకుంటే శ్రీకృష్ణుడు ఎన్నో మాయాకార్యాన్ని చేశాడు. అంటే పగడిపోదు సమయంలోనే రాత్రి వచ్చినట్టు చేశాడు. తమ చక్రాయుధంతో ఆ భగదత్త వధం చేసిన సందర్భంలో ఆ మహాభారత యుద్ధం జరిగినప్పుడు తమ మాయాకార్యాన్ని కృష్ణుడు ప్రదర్శించాడు. ఎన్నో కార్యం ఆ విధంగా చేశాడు. అందువల్ల అన్నిట్లు ఇక్కడ మాయనై అనే పదము చేత మనం చెప్పుకోవచ్చు. కృష్ణుడు చేసినటువంటి మాయాకార్యం అన్నిట్లు చెప్పుకోవచ్చు. మాయనై మన్ను వడమధురై మైందనై ఆ ఉత్తర మధుర, ఆ ఉత్తర మధుర అనేది ప్రసిద్ధమైనటువంటి ఉత్తర మధుర అని చెప్తున్నారు. ఆ మధురా నగరం ప్రసిద్ధి పొందినటువంటి నగరం. మధురానామ నగరీ పుణ్యా పాపహరీ శుభా యస్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన అని పురాణం చెప్పినట్టు మధురా నామ నగరి, ఆ మధురా అనేటువంటి నగరం ఎటువంటిది అంటే పుణ్య, ఆ నగరం యొక్క పేరు చెప్తేనే మనకు పుణ్యం వస్తుంది. పాపహరి, మన యొక్క పాపం అన్నిటిను కనపడకుండా చేస్తుంది, హరిస్తుంది, శుభమాన్ని మనకు కలిగింపచేస్తుంది. ఎందువల్లంటే ఏ ఆ మధురా నగరంలో సాక్షాత్ జగన్నాథుడు ఆవిర్భవించాడో అని ఆ పురాణ శ్లోకం చెప్తుంది. అటువంటి పురాణ ప్రసిద్ధితో కూడినటువంటి నగరం మాయనై మన్ను వడమధురై మైందనై. ఆ మధురా నగరానికి కుమారుడుగా అవతరించిన వాణ్ణి, ఇది ఒక అర్థం. ఆ మధురా నగరానికి రాజుగా ఉండిన వాణ్ణి మరొక అర్థం. మరొక అర్థం ఆ మధురా నగరంలో ఒక యువకుడుగా విహరించిన వానికి మరొక అర్థం. తూయ పెరునీర్ యమునైత్తురైవనై, తూయ పరిశుద్ధమైన ఆ నీళ్లతో కూడినటువంటి యమునై తురైవనై ఆ యమునా నది యొక్క తీరంలో వసించిన వాణ్ణి అని అంటున్నారు ఆండాళ్. అంటే ఆ అన్ని భారతదేశంలో ప్రవహించే అన్ని నదులు పుణ్యమైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ యమునా నదికి ప్రత్యేకంగా ఆ పుణ్యదాయకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అని ఎందుకు ఆండాళ్ చెప్తున్నారంటే గోదావరి నదికి ఒక దోషం వచ్చేసిందట. గోదావరి ప్రవహిస్తూ ఉండే గోదావరిని చూస్తూ ఆకాశంలో వెళ్లే సీతమ్మ ఈ విధంగా నా నాథుడు నా కొరకు వెతుకుతూ వస్తే తల్లి నీకు నమస్కారం, తప్పకుండా రాముడు వారి దగ్గర రావణుడు నన్ను అపహరించుకుని వెళ్తున్నారనే విషయాన్ని చెప్పాలి అని సీతమ్మ ప్రార్థించారు. గోదావరి నది, ఒక్కొక్క నదికి ఒక దేవత ఉంది అని మన హిందూ ధర్మం చెప్తుంది. ఆ గోదావరి నది ఏమి రాములు వారు వచ్చి అడిగినప్పుడు ఏమి చెప్పకుండా రావణుడి దగ్గర భయంతో చెప్పకుండా ఉండిపోయిందట. అందువల్ల గోదావరి నది భగవంతునికి భగవత్ కార్యంలో ఆమె భాగం తీసుకోలేదు, ఏమి సహాయం చేయలేదు. అందువల్ల అటువంటి దోషమంతా యమునా నదికి లేదు. యమునా సాక్షికం యౌవనం యువానమని కృష్ణుడు చేసిన అన్ని కార్యంలో యమునా నది కృష్ణునికి సహాయం చేసింది కనుక మిగిలిన నదుల కంటే యమునా నదికి ఒక ముఖ్యత్వం ఉంది అనే దాన్ని తెలియపరచడానికి తూయ పెరునీర్ యమునైత్తురైవనై అటువంటి యమునా నది యొక్క తీరంలో వసించిన వాణ్ణి. గోదావరి నదిను సీతమ్మ ప్రార్థించినప్పుడు హంసకారండవాకీర్ణాం వందే గోదావరీం నదీం క్షిప్రం రామాయ సంసత్వం సీతాం హరతి రావణ అని సీతమ్మ చెప్పడం జరుగుతుంది. రామాయణ శ్లోకం ఇది. కానీ సీతమ్మ యొక్క ప్రార్థనను తిరస్కరించినది గోదావరి నది రావణ భయం వలన. కానీ అటువంటి ఇదంతా ఏమి లేకుండా శ్రీకృష్ణునికి సకల విధంగా సహాయం చేసినటువంటి నది కనుక యమునా నది. ఆ యమునా నదిను బాగా ఇక్కడ కీర్తిస్తున్నారు అండాళ్ తల్లి. తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్రుం అణివిడక్కై. ఈ రేపల్లిలో ఈ గొల్లవాళ్లకు ఒకనొక మంగళ దీపంలాగా ఆ కులంలో అవతరించినటువంటి వాణ్ణి. ఆయర్ కులత్తినిల్ తోన్రుం అణివిడక్కై బాగా అలంకార దీపం లాంటి ఆ శ్రీకృష్ణుణ్ణి భగవంతుణ్ణి ఇక్కడ దీపం అని అండాళ్ కీర్తిస్తూ ఉన్నారు. వాస్తవం భగవంతుడు దీపమే. కానీ భగవంతుడు అనేటువంటి దీపాన్ని చూడడానికి మరొక దీపం మనకు కావాలి. లోకంలో ఒక దీపాన్ని చూడడానికి మరొక దీపం అక్కర్లే. కానీ భగవంతుడు అనేటువంటి దీపాన్ని చూడడానికి మరొక దీపం కావాలి. ఆ దీపం ఎదు అంటే వేదం అనేటువంటి దీపం. ఆ వేదం అనేటువంటి దీపంతో భగవంతుణ్ణి మనం సాక్షాత్కరించవచ్చు. మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని మన పూర్వాచార్యులు చెప్పడం జరుగుతుంది. తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్రుం అణివిడక్కై తాయై కుడల్ విడక్కం సైద దామోదరణై. తల్లిగా ఉన్నటువంటి యశోదమ్మకు అనేక విధంగా ఆమె యొక్క కడుపులో ఒక రకమైనటువంటి ఆ సంతోష ఆధిక్యాన్ని ఎక్కువగా ఆమె సంతోషించినట్టు, లేకపోతే ఎక్కువగా ఆమె భయంతో కూడి ఉండినట్టు రెండు విధంగా చేసినాడు శ్రీకృష్ణుడు. అందువల్ల తాయై కుడల్ విళక్కం సైద ఆ విధంగా చేసిన దామోదరుణ్ణి. కృష్ణుడు నవనీత చోర కార్యాన్ని చేసినప్పుడంతా ఒక్కొక్కరు వచ్చి యశోదమ్మ దగ్గర శ్రీకృష్ణుడి గురించి చెప్పినప్పుడంతా ఆమె బాధను అనుభవించి కష్టపడుతూ ఇంకమీట నిన్ను పంపించడం ఎక్కడికి బయట వెళ్లకుండా చేస్తాను చూడు అని ఒక తాడుతో శ్రీకృష్ణుడిని కట్టేశారు యశోదమ్మ. దానివల్ల శ్రీకృష్ణునికి దామోదరుడు అని పేరు వచ్చింది. దామే అంటే తాడు, ఎవరి యొక్క ఉదరంలో కట్టబడినదో అతనికి దామోదరుడు అని పేరు. శంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామ భాష్యంలో ఆయన దామాని లోకనామాని భాంతి యస్య ఉదరాంతరే దామోదర ఇతి ఖ్యాత అని చెప్తూ లోకం దామే అంటే లోకం అని అర్థం, ఎవరి యొక్క ఉదరంలో ప్రపంచమంతా ఉంటుందో అతనికి దామోదరుడు అని పేరు అని తత్వార్థం అని రాశారాయన. దామోదరణై ఆయర్ కులత్తిన తాయే కుడల్ విడక్కం సైద దామోదరణై తూయో మాయి బంధునాం తూ మలర్ తూవి తొడుదు. పరిశుద్ధంగా మనం వచ్చి ఆ స్వామి యొక్క పాదార విందంలో తూ మలర్ తూవి తొడుదు పుష్పార్చన చేసి అతన్ని సేవించి తూ మలర్ తూవి తొడుదు వాయినాల్ పాడి నోరార ఆ భగవంతుణ్ణి కీర్తించి వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక మనసా ఆ భగవంతుని చింతించినామంటే మన తినాల్ సింధిక పోయ పిళయం మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. పొగుదరువాన్ నిండ్రనవుం భగవంతుడు మనకు మంచిది చేస్తాడు. తీయినిల్ తూసాగుం చెప్పేలో రెంబావాయి అగ్గిలో వేసిన ప్రతివలె దూదివలె నామరూపం లేకుండా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. భగవంతుణ్ణి కీర్తించి భగవంతుని యొక్క పాదారవిందంలో పుష్పాన్ని రువ్వి ఆ భగవంతుని నమస్కరిస్తే మన యొక్క పాపాలన్నీ పోతాయి. యథా కిషీకతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మాన ప్రదూయంతే అనేటువంటి చాందోగ్య ఉపనిషత్తులో చెప్పబడినటువంటి అర్థం ఈ పాసురం వల్ల గోచరమవుతుంది. అటువంటి అత్యాశ్చర్యమైనటువంటి పాసురం మాయనై అనేటువంటి పాసురం. ఆండాళ్ తిరువడిగలే శరణం.